నరుడు కూడా విల్లును అందుకొని తీవ్రములైన బాణములను ప్రహ్లాదునిపై ప్రయోగించెను. దైత్యపతి వానినన్నిటినీ ఖండించెను. అంతట మిక్కిలి కోపించి నరుడు రాక్షసరాజుపై బాణవర్షము కురిపించెను. ప్రహ్లాదుడు వానినన్నిటినీ ఛేదించి నరుని రొమ్ముపై శరములను నాటునట్లు చేసెను. నరుడు ఉగ్రుడై 5 బాణములతో ప్రహ్లాదుని బాహువుపై కొట్టెను. దేవతలీ యుద్ధము నాశ్చర్యముతో చూచుచుండిరి. అంతట నారాయణుడు విల్లందుకొని రాక్షసరాజు పై బాణవర్షము కురిపించెను. ప్రహ్లాద నారాయణుల ఘోరమైన పోరును దేవతలాకాశమునందు నిలిచి చూచుచూ పుష్పవర్షము కురిపించిరి. ఇట్లు వారిరువులు దీర్ఘకాలము యుద్ధము చేయగా భగవంతుడు పీతాంబరధారి అయి శంఖచక్రాది దివ్యాయుధములను పట్టుకొని ప్రత్యక్షమయ్యెను. అంత ప్రహ్లాదుడు భగవంతునకు నమస్కరించి, దేవదేవా, మాధవా, ఈ మునులు జయింపబడుటలేదు. వీరిని నేను జయింపలేకపోవుట ఆశ్చర్యకరముగా నున్నదని పలుకగా, వీరు నా దివ్యాంశముచే సంభవించినవారు, కనుక ఆశ్చర్యపడవలసినదేముంది? కనుక నీవు పాతాళమునకు పొమ్ము అని చెప్పగా తక్కి రాక్షసులతో ప్రహ్లాదుడు వెడలిపోయెను. దేవదానవుల యుద్ధము, రాక్షసుల విజయము. జనమేజయుడు తన పూర్వులగు పాండవులు మున్నగు వారి విషయములను శ్రీకృష్ణుని జన్మాధికము మున్నగువానిని గూర్చి అడిగెను. ధర్మము దైవము శక్తి మున్నగు విషయములలో తనకు గల సందేహములను వెలిబుచ్చెను. వ్యాస మహర్షియు వాని సందేహములను తీర్చెను. దేవదానవుల వ్యుత్పత్తిని వారి పరస్పర వైరమును వివరించెను. నరనారాయణుల జన్మను వారి తపోమహిమను వివరించెను. శుక్రుని తపమును వరలాభమును వివరించెను. దేవదానవుల యుద్ధమును వివరించుచు ప్రహ్లాదునికి ఇంద్రునికి జరిగిన యుద్ధమును వారు చేసిన దేవీస్తుతులను వివరించెను. ఇంద్రాదులు దేవీ మహిమను కొనియాడుట. పూర్వమొకప్పుడు శుక్రాచార్యుడు రాక్షసులకు ప్రస్తుతము దేవతలతో యుద్ధము వలదని చెప్పెను. మహాత్ముడగు శుక్రాచార్యుల మాటలు విని ప్రహ్లాదుడు, దైవము బలవత్తరమైనది, ఇప్పుడు దేవతలతో యుద్ధము చేసినను మనము జయించుట సున్నయని తక్కిన రాక్షసులకు చెప్పెను. అప్పుడు మదగర్వితులగు రాక్షసులు, మేము యుద్ధము చేసేదము, మాకు దైవముతో పనిలేదు. రాజా, ప్రయత్నము చేయని సోమరులు దైవమును ప్రధానముగా తలచెదరు. దానినెవరు చూచిరి? ఎక్కడ చూచిరి? దానినెవరెవ్వరు చూచిరి? అదెట్టిది? మేము తగిన బలము చేకూర్చుకొని యుద్ధము చేయుదుము. నీవు అంతయు నెరిగినవాడవు, కాన మాకు నాయకుడువుగా ఉండుము అనుచూ నుత్సాహపడు రాక్షసుల మాటలకు సమ్మతించి ప్రహ్లాదుడు దేవతలను యుద్ధమునకు ఆహ్వానించెను. యుద్ధమునకు సిద్ధమైన రాక్షసులను జూచి దేవతలు కూడా తగిన సన్నాహములతో యుద్ధము చేయ సిద్ధపడిరి. అప్పుడు ఇంద్రునకు ప్రహ్లాదునకు చిరకాలము యుద్ధము జరిగెను. ఆ యుద్ధము మునులకు కూడా చాలా ఘోరముగా కన్పట్టెను. అట్టి భీకర పోరాటమున శుక్రాచార్యులు గురువుగా గల ప్రహ్లాదుడు మొదలగు రాక్షసులకు జయము చేకూరెను. ఆ కష్ట సమయమున గురువు మాట ప్రకారము సర్వ దుఃఖ వినాశని ముక్తిదాయిని శివస్వరూపిణి అయిన శ్రీ రాజరాజేశ్వరిని మనస్సులో తలచుకొని ఇంద్రుడు ఇట్లు స్తోత్రము చేసెను. ఓ దేవి, ఓ మహాదేవి, ఓ మహామాయ, భక్తుల ఇలవేల్ప, ఓ అమ్మా, నీవు శంఖ చక్రగద పద్మములను శూల ఖడ్గములను ధరించి మాకభయమును వరములను ఇమ్ము. ఓ తల్లి, నీకు జయమగుగాక. భువనేశాని మాతా, నాదం బిందుకళా స్వరూపిణి, దశతత్వాత్మిక శక్తి ప్రధానమైన దర్శన శాస్త్రములకు ముఖ్య నాయిక, నీకు వందనములు తల్లి అని ప్రార్థించి ఇట్లు స్తుతించెను. ఓ దేవి, మహాదేవి, మహామాయ, భక్తుల ఇలవేల్ప, ఓయమ్మ, నీవు శంఖ చక్ర గదా పద్మ శూల ఖడ్గములను ధరించి మాకు అభయము వరములను ఇచ్చునట్టి తల్లివి, నీకు జయమగుగాక. భువనేశి మాతా, నాద బిందుకళా స్వరూపిణి, దశతత్వాత్మిక శక్తి ప్రధానమైన దర్శన శాస్త్రములకు ముఖ్య నాయిక, నీకు మా వందనములు తల్లి. మహాకుండలిని శక్తి స్వరూపిణి, సచ్చిదానంద స్వరూపిణి, నిత్య చైతన్య జ్యోతి, ఓ ప్రాణాగ్నిహోత్రు విద్యా శిఖాత్మిక, నీకు వందనములు. నీవు పంచకోశాంతర నిలయవు, ఆనంద కోశమందలి ఉచ్చ బ్రహ్మ స్వరూపిణివి, ఆనంద శివమూర్తివి, సర్వోపనిషదర్చితవు, నీకు వందనములు తల్లి. ఓ జగజ్జనని, మేము రాక్షసులతో ఓడితిమి, బలహీనులమైతిమి, మా ఎడల ప్రసన్నురాలవు అగుము. అమ్మా, మమ్ము కాపాడుమమ్మా. ఈ త్రిభువనములందు నీవొక్కతివే శరణమిచ్చుదానవు. మా దుఃఖములను తొలగించుటకు నీవే సర్వసమర్థురాలవు. నీకు వందనములు తల్లి. ఓ విశ్వజనని, నిన్ను నిరంతరము ధ్యానించువారు శాశ్వత సుఖశాంతులను పొందుదురు. నిన్ను ధ్యానింపనివారు భయశోకములతో దుఃఖముల పాలగుదురు. సంగరహితులైన ముముక్షువులి సంసార సాగరమును దాటగలరు. ఓయమ్మా, నీవు విశ్వజననివి. దేవి, నీ ప్రభావము ప్రపంచ ప్రసిద్ధము. నీవు దుఃఖహారిణివి. నీవే సర్వరక్షణ దక్షురాలవు. నీవే అఖండ కాలస్వరూపురాలవు. ఈ సకలమును నీవే సంహరించుదానవు తల్లి. నీ దివ్య చరితము మందమతికేమీ తెలియును. నీ ఆ తులదివ్య శక్తి ప్రభావమును హరిహర బ్రహ్మలు మునిగణమును ఎరుగలేరు. నిగమాగమములు కూడా తెలిసికొనలేవు. ఓయు మాదేవి, నీ పాద పద్మ సేవాపరాయణులైన మహాత్ములే ధన్యులు. వారు సంసార దుఃఖరహితులు కాని భోగసాగర మగ్నులు, భక్తిరహితులు జన్మ మృత్యు సాగరమును దాటజాలరు. ఓ మాతా, నిత్యము చామరములచే వీచబడు వారును, సుఖ క్రీడలాడువారును, అందలము లెక్కువారును పూర్వజన్మమున నిన్ను పూజించియుందురని తలతును. ఎవరు నిత్యము పూజింపబడుదురో, ఎవరు ఏనుగుల నెక్కి తిరుగుదురో, ఎవరు విలాసవంతులై వర్తింతురో, తమకు లోబడిన సామంతులతో కూడి సంచరింతురో, వారు పూర్వము నిన్ను పూజించియుండురని భావించెదను అని ఈ విధముగా ఇంద్రుడు స్తుతింపగా, శ్రీ త్రిభువనేశ్వరీదేవి సింహాదిరూఢయై చతుర్భుజయై వేగమే ప్రత్యక్షమయ్యెను. ఆ జనని శంఖ చక్ర గదా కమలముల ధరించి రక్తాంబరధారిణియై దివ్య మాల్య భూషితయై దేదీశ్యమానయై ఒప్పెను. శ్రీదేవి ప్రసన్న వదనముతో అమృత వచనములతో దేవతల గూర్చి ఈ విధముగా పలికెను. ఓ దేవతలారా, భయము విడుపుడు. మీకు సిరి సంపదలును సుఖశాంతులును కలిగించెదను అని పలికి సింహాసనాసీనయై జగదేకమాత వెంటనే మదగర్వితులగు రాక్షసులన్న చోటికి వెళ్ళెను.